58 మళ్ళీ పాత జన్మ. ముని, ఆ విధంగా నేను సుషుప్తిలోంచి బయటికి వచ్చేసరికి భూగోళపు ఇరుసు రేఖ యొక్క కోణం మారినప్పుడు సముద్రంలో మునిగిపోయిన పాత పట్టణమేదో పైకి లేచినట్లుగా ఉన్నట్టుండి కొత్త ప్రపంచం కనిపించడం మొదలుపెట్టింది. నేను ఆ ప్రపంచాన్ని వింతగా చూస్తుండగానే దాంట్లో నాకు నా స్వగ్రామం కనిపించింది. అలనాటి నా భార్య, పుత్రులు, బంధువులు అంతా కనిపించారు. వాళ్లను చూసేసరికి నాకు ప్రాణం లేచి వచ్చినట్లయి వాళ్లందరినీ కౌగిలించుకుని మురిసిపోయాను. నాయనా, చూసావా అప్పటి నా పరిస్థితి? అప్పటికి నాకు ఇంకా తత్వజ్ఞానం స్థిరపడలేదు. అందువల్ల పాత వాసనలు నా మనస్సును జయించేశాయి. ఇప్పటి స్థితిలో అయితే అలా జరిగి ఉండేది కాదు. ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందో అప్పటికి నా పరిస్థితి అలాగా ఉండేది. విడిగా కూర్చొని ఆలోచించుకుంటున్నప్పుడు పరబ్రహ్మ తత్వమంతా విస్పష్టంగానే ఉండేది. కాని పాత వాసనలు వచ్చి మీదపడ్డప్పుడు మాత్రం మనస్సు ఉయ్యాలలాగా ఊగిపోతూ ఉండేది. నీ పరిస్థితి అంతే. గట్టి సాధన చేస్తేగాని ఈ స్థితిని దాటలేం. బోయవాడు, స్వామి, మీరు చెప్పింది నిజం. నా మనస్సు ఉయ్యాలలుగుతోంది. ఇంకా కొన్ని సందేహాలు మిగిలే ఉన్నాయి. మీరు స్వప్నం అసత్యమని, దానిలాగానే జాగ్రత్ ప్రపంచం కూడా అసత్యమని చాలాసార్లు చెబుతున్నారు. కాని ప్రామాణికులైన శాస్త్రాజులు వేకువజామున వచ్చిన స్వప్నాలు ఫలిస్తాయని అంటున్నారు. ఉదాహరణకు, వేకువజామున వచ్చిన కలలో ఏనుగును ఎక్కినట్లుగా కనిపిస్తే మరునాడు జాగ్రత్ ప్రపంచంలో మంచి లాభం వస్తుందఖితి అంటున్నారు. అనుభవంలో కూడా ఇది నిజమేననిపిస్తోంది. మళ్లీ ఏ అర్ధరాత్రి సమయంలోనో వచ్చిన కలలకు ఫలితమేమీ లేదని వాళ్లంటున్నారు. దీనిని బట్టి స్వప్నంలో కొంత భాగం సత్యమని, కొంత భాగం అసత్యమని స్వప్న శాస్త్రజ్ఞులు చెప్పినట్లవుతోంది గదా. మరి మీరు స్వప్నం మొత్తం అసత్యం అంటున్నారేమిటి? ముని, వేకువజామున స్వప్నాలేగాదయ్యా, మరికొన్ని స్వప్నాలుగూడా సత్యాలేనని ప్రసిద్ధి ఉంది. ఉదాహరణకు, స్వప్నేశ్వరి ఉపాసన అనే ఉపాసన ఉంది. ఆ ఉపాసన చేసిన వాళ్లకి రాబోయే సంఘటనలన్నీ ముందుగానే స్వప్నంలో కనిపిస్తాయని ఉంది. ఆ ఉపాసన చేసేవాళ్లకు అలాంటి అనుభవాలు కూడా చాలా ఉన్నాయి. కాని లోతుగా ఆలోచిస్తే అలాంటి అనుభవాలకు అసలైన కారణం వాళ్ల విశ్వాసమే. ఎవరికి ఆ ఉపాసనల మీద, ఆ శాస్త్రాల మీద విశ్వాసం అచంచలంగా ఉంటోందో వాళ్లకు ఆ ఫలితాలు నిశ్చయంగా ఆయసర్ 111 కలుగుతున్నాయి. ఎవరి విశ్వాసం కొంచెం వదులు వదులుగా ఉంటోందో వాళ్లకు వచ్చే ఫలితాలు అనిశ్చయంగా ఉంటున్నాయి. దీనిని బట్టి తేలుతున్న విషయం ఏమిటంటే స్వప్నలోక జాగ్రల్లోకాలకు మధ్య గల సంబంధం విశ్వాసాధీనమేగాని స్వతసిద్ధం గాదు. నిర్మోహమాటంగా చెప్పాలంటే తదేశా కాకతాళీయ న్యాయతన్యా నలభ్యతే నీ డొట్ ఉడొట్సా 1.48 స్లో 4. ఇదంతా కాకతాళీయ న్యాయం తప్ప మరొకటి అయ్యేందుకు వీలులేదు. గమనిక, కాకతాళీయ న్యాయం అంటే ఇంగ్లీషులో ఫ్లూక్ అని భావం. తాళి అంటే తాటిపండు. తాటి చెట్టుమీద తాటిపండు బాగా పండి రాలడానికి సిద్ధంగా ఉంది. సరిగ్గా ఆ సమయానికి ఒక కాకి వచ్చి దానిమీద వ్రాలింది. ఆ పండు రాలనే రాలింది. దీనిని దూరం నుంచి గమనించిన ఓ పెద్ద మనిషి, ఈ బండకాకి వాలేసరికి ఆ తాటిపండు రాలిపోయింది అని ప్రకటించాడు. నిజానికి పండు రాలడానికి, కాకి వాలడానికి కార్యకారణ సంబంధం లేదు. అయినా అది ఉన్నట్టు భ్రాంతి కలుగుతోంది. ఇలాంటి సందర్భాన్నే కాకతాళీయ న్యాయం అంటారు. మునీక్ నాయన, ఇంతకు చెప్పవచ్చింది ఏమిటంటే స్వప్న శాస్త్రాలన్నీ కాకతాళీయ న్యాయం మీద ఆధారపడి నడుస్తున్నాయి. కనుక స్వప్నంలో కొంత భాగం సత్యమనే ఆలోచన సరిగాదు. కనుకన బహిర్నాంతరే సంతి పదార్థాః కేచన క్వచిత్ ఆయి సంవిదేకా జగద్రూపయః యథేచ్ఛతి తథాస్థిత నీ డొట్ ఉడొట్సా 1.48 స్లో 7. కనుక సిద్ధాంతం ఏమిటంటే అటు లోపల ఉండే స్వప్నంలో గాని, ఇటు బయట ఉండే జాగ్రత్తలో గాని సత్యమైన పదార్థాలనేవి ఎప్పుడూ ఎక్కడా లేనేలేవు. ఉన్నది చైతన్యం ఒక్కటే. అదే ఆయా జగత్తుల రూపాలుగా ఎలా కావాలనుకుంటే అలా ఉంటోంది. కాబట్టి కరిగిన నేతికి పేర్కొన్న నేతికి ఎంతమాత్రం భేదం ఉందో జాగ్రత్ స్వప్న సుషుప్తులకు మధ్య అంతే భేదం ఉంది. ఇది మనస్సుకు పడితే మిగిలిన సిద్ధాంత విషయాలన్నీ మేము నీకు పూర్వం చెప్పినవే కనుక మళ్ళీ చెప్పవలసిన పనిలేదు. సా 1:7.1-4:8 బోయవాడు స్వామి, బాగా చెప్పారు. ఇక ఆ పైన మీ అనుభవం ఏమిటో చెప్పండి. మునీక్ నాయనా, నాకు నా భార్య పిల్లలు కనిపించారు. చెప్పాను గదా, నేను వాళ్ల మోహంలో పడిపోయి ఏ రకమైన తత్వచింతన లేకుండా 16 సంవత్సరాలు గడిపేశాను. ఇలా ఉండగా ఒకరోజున ఒక తేజస్సాలైన వృద్ధముని మా ఇంటికి అతిథిగా వచ్చాడు. నేను ఆయనకు సేవ చేస్తూ ఒక ప్రశ్న వేశాను.